184 లాస్యదర్శన సంతుష్ట సం భా లాస్యదర్శన సంతుష్ట సంపూర్ణ కామః ప్రయోజనమనుద్దిశ్యపి ముగయదలీలా విశేషాన్ పశ్యతి బాలకాది నృత్యం వా తదా అజ్ఞానం ఇష్టానిష్టమి శ్రోదాసిన చతుష్టయానుభవజన్య హర్ష శోకాది సంభవ నుమదోద్రేక శోకాతి రేక హేతుక విహితాది కరణకరణ రూప యథా రాజా చరణద్యంగ పరిస్పందరూప నానావిధ ప్రాణికాయనికాయ జన్య లాస్యదర్శనేన అనుదిశ్యాపి ప్రయోజనం సంతుష్టాతత్కర్మానుసార రేణ ఫలప్రాపకేశ్వరతయా సర్వసమానత్వాత్ నాదర్తే కశ్చిత్ పాపం నచైన సుకృతం విభుః ఇతి భగవద్వచనాత్ లాస్యం దేవతాదివర్వనితాభి క్రియమాణం తాళగితయుక్తం నృత్యం తద్దర్శనేన సంతుష్ట తదీయ ఫలప్రదానోన్ముఖ కృపార్సనతిత్యర్థ ఓం లాస్య దర్శన సంతుష్టాయే నమః. ఆం వి పూర్ణకాముడైన రాజు ప్రయోజనమును అభిలషించుకయే వేట మొదలగు లీలా విశేషములను పిల్లలు చేయు నృత్యములను చూచుచుండును. ఆ రీతిగానే ఇష్టము అనిష్టము ఇష్టానిష్టమిశ్రము ఉదాసీనములను అనుభవచతుష్టయము వలన హర్ష శోకాదులు జనించును. అట్టి హర్ష శోకాదుల వలన సంభవించడి మదోద్రేక శోకాతి రేక ములకు పేతువులైనట్టిని విహిత కర్మాచరణము విహిత కర్మల 276 లలితా త్రిశతి భాష్య 277 అనాచరణములు తద్రూపములైన పాదాధ్యనయనముల పరి స్పంద కదలుట రూపము గల నానావిధ దేహధారుల శరీరానయములైన కరచరణాదుల స్పందము చలనము వలన జనించడి లాస్యదర్శనము చేత ప్రయోజనమునుల పేక్షింపకయ్యే మహాసమ్రాజ్ఞైన దేవి సంతుష్టురాలగును. ఆ విధముగ సంతుష్టయే యాయా జీవుల కర్మానుసారము సర్వసమాన ముగ ఫలప్రాపకయైన ఈశ్వరి ఎగుటచే లాస్యదర్శన సంతుష్టాయనుచు స్తవనీయగుచున్నది. నాదత్తే కస్యచిత్పాపం నచైన సుకృతం విభుః అనగా విభుడైన పరమే స్వరుడు ఎవరి పాపమునుగాని ఎవరి పుణ్యమునుగాని గ్రహించడు అని భావము. ఈ గీతావచనము వలన పరమేశ్వరి సాక్షి మాత్రయే జీవులకు వారి వారి సుకృతదుష్కృత ఫలములను సమాన భావముతో అందించునని స్పష్టమగును. లాస్యమనగా దేవతల చేత వారవనితల చేత చేయబడినట్టి తాళగీతాది యుక్తమైన నృత్య విశేషము. తద్దర్శనము వలన మహానందస్వరూపిణి అయిన దేవి సంతుష్టురాలగును. పరమేశ్వరి ఆయా ప్రాణుల కర్మఫలముల నసుగుట ఎందు ఉన్ముఖమైన దూరసలవిత హృదయము గలది ఎని భావము.